거기 벚꽃이 날릴까. అటు చూస్తే వెన్నెల తునక అటుకైతే ఆగదు సాగదు ఆ బొంకో ఈ బొంకో ఎలాగా అడుగైతే ఆగదు సాగదు అవంకొయ్యి వంకొయ్యి దారుగా